నవరోజా తెరతీయవా. చిల్ది పాదం నీ రూపే దీపమై ప్రయాణించే జీవం జవనాలతో జరిపించవే తత పూజ సాక్షిగా యుగాలాగిపోని ఈ స్నేహం జంటగా జగాలేలుకోని నీ కన్నుల పాపగా కలలు ఆడుకోని నీ కౌగిలి నీడలో సదా సాగిపోని ప్రపంచాల అంచులు దాటి ప్రయాణించని జరిపించవే జత పూజ నెల రాజా ఇటు చూడరా నవరోజా తెరతీయవా.